ഹരീഹി ഓം. ഭദ്രം കർണേ വിഷ്ണുയാമദേവാഃ ഭദ്രം പശ്യേമാക്ഷഭിർഗജത്രാഃ സ്ഥിരൈരംഗൈസ്തുഷ്ടുവാഗുംഹസ്തനൂഭിഃ യക്ഷേമദേവഹിതം യദായുഃ. സ്വസ്തി ന ഇന്ദ്രോ വൃദ്ധശ്രവാഃ സ്വസ്തി നഃ പൂഷാ വിശ്വവേദാഃ സ്വസ്തി നസ്താർക്ഷ്യോ അരിഷ്ടനേമിഃ സ്വസ്തി നോ ബൃഹസ്പതിർദധാതു ആപമാപാമപഃ സർവാഃ അസ്മാദസ്മാദിതോമുതഃ അഗ്നിർവായുശ്ച സൂര്യശ്ച സഹസം ച സ്കരധിയാ വായുവശ്വരശ്മിപതയഃ മരീച്ഛാത്മാനോ അദ്രുഹഃ ദേവീർഭുവനസൂവരീഃ പുത്രവത്വാച മേ സുത മഹാനാന്നീർമഹമാനാഃ മഹസോ മഹസസ്വഃ ദേവീഃ പര്ജന്യസൂവരീഃ പുത്രവത്വാച മേ സുത അപാഷ്ണ്യശ്നിമപാരക്ഷഃ അപാഷ്ണ്യശ്നിമപാരഘം അപാഘ്രാമപചാവർത്തിം അപദേവീരിതോഹിത വജ്രം ദേവീരജീതാകശ്ച ഭുവനം ദേവസൂവരീഃ ആദിത്യാണതിതിം ദേവീം യോനിനോർധ്വമുദീഷത ശിവാനശ്ശംതമാഭവന്തു ദിവ്യാപവോഷധയഃ സുമൃഡീകാ സരസ്വതീ മാ ദേവ്യോമസന്ദൃശീ സ്മൃതിഃ പ്രത്യക്ഷമൈതിഹ്യം അനുമാനശ്ചതുഷ്ടയം ഏതൈരാദിത്യമണ്ഡലം സർവൈരേവ വിധാസ്യതെ സൂര്യോ മരീചിമാദത്തേ സർവസ്മാത് ഭുവനാദധി തസ്യാഃ പാകവിശേഷേണ സ്മൃതം കാലവിശേഷണം നദീവ പ്രഭവാത് കാചിത് അക്ഷയ്യാസ്യം ദതേ യഥാ താണ്ഡ്യോഭിസമായന്തി സോരുഃ സതീന നിവർത്തതെ ഏവന്നാനാസമുത്ഥാനാഃ കാലാഃ സംവത്സരഗ്രശ്രിതാഃ തനുഷശ്ച മഹഷശ്ച സർവേ സമവയന്തി തം സതൈഃ സർവൈഃ സമാവിഷ്ടഃ ഊരുഃ സന്ന നിവർത്തതെ അധിസംവത്സരം വിദ്യാത് തദേവ ലക്ഷണേ അണുഭിശ്ച മഹദ്ഭിശ്ച സമാരൂഢ പ്രദൃശ്യത്തെ സംവത്സര പ്രത്യക്ഷേണ നാധിസത്വ പ്രദൃശ്യത്തെ പടരോ വിക്ലിധ പിംഗ ഏതദ്വരുണലക്ഷണം എത്രേതദുപദൃശ്യത്തെ സഹസ്രം തത്ര നീയത്തെ ഏകകുംഭിശിരോ നാനാമുഖേ കൃത്സം തദൃതുലക്ഷണം ഉഭയതഃ സപ്തേന്ദ്രിയാണി ജൽപിതം ത്വേ പതിഷ്യത്തെ ശുക്ലകൃഷ്ണേ സംവത്സരസ്യ ദക്ഷിണവാമയോഃ പാർശ്വയോഃ തസ്യൈഷാ ഭവതി ശുക്രം തേ അന്യദ്യ ദതം തേ അന്യത് വിഷരൂപേ അഹനീദ്യൗരിവാസി വിശ്വാഹി മായാ അവധി സ്വധാവഃ ഭദ്രാതേ പൂഷന്നിഹരാതിരസ്വിതി നാത്ര ഭുവനം ന പൂഷാ ന പശവഃ നാദിത്യഃ സംവത്സരയേവ പ്രത്യക്ഷേണ പ്രിയതമം വിദ്യാത് ഏതദ്വൈ സംവത്സരസ്യ പ്രിയതമകം രൂപം യോസ്യ മഹാനർത്ഥമുത്പത്സ്യമാനോ ഭവതി ഇദം പുണ്യം കുരുഷ്വേതി തമാഹരണം ദദ്യാത് സാകം ജാനാകും സപ്തസമാഹുരേ ഗജം ഷഡുദ്യമാനിഷയോ ദേവജാ ഇതി തേഷാമിഷ്ടാനി വിഹിതാനി ധാമശഃ സ്ഥാത്രേരേജം തേ വികൃതാനി രൂപശഃ കോണുമരിയാ അമിസിതഃ സഖാ സഖായമബ്രവീത് യഃ കോ അസ്മദീശതേ യസ്തിത്യാജ സഖിവിതകം സഖായം നതസ്യ വാച്യ വിഭാഗോ അസ്തി യദീകും ശൃണോത്യലകകം ശൃണോതി നഹി തവേദസുകൃതസ്യ പന്ഥാമിതി ഋതുരുതുനാനുജ്ഞമാനഃ വിനനാദാഭിധാവഃ ഷഷ്ടിശ്ചത്രികും ശകാവൽഗാഃ ശുക്ലകൃഷ്ണൌ ച ഷാഷ്ടികൌ സാരാഗവസ്ത്രൈർജരദക്ഷഃ വസന്തോ വസുഭിഃ സഹ സംവത്സരസ്യ സവിതുഃ പ്രൈഷകത്വ സമസ്മൃതഃ അമോ നാദയതേത്യന്യാന് അമോഘസ്യ പരിരക്ഷതഃ ഏതാവാച പ്രയുജ്യന്തെ യത്രൈതദുപദൃശ്യത്തെ ഏതദേവ വിജാനീയാത് പ്രമാണം കാലപര്യയെ വിശേഷണം തു വക്ഷ്യാമഃ ഋതൂണാം തന്നിബോധത ശുക്ലവാസാരുദ്രഗണഃ ഭീഷ്മേണാവർത്തതെ സഹ നിജഹന് പൃഥിവീകും സർവാം ജ്യോതിഷാ പ്രതിഖ്യേന സഹ വിശ്വരൂപാണി വാസാകുംസി ആദിത്യാണാം നിബോധത സംവത്സരീരം കർമ്മ ഫലം വരുഷാഭിർദതാകും സഃ അദുഃഖോ ദുഃഖചക്ഷുരിവ തദ്മാപീത ഇവ ദൃശ്യത്തെ ശീതേനാവ്യസയന്നിവ ഹൃദക്ഷയിവ ദൃശ്യത്തെ ശ്ലാഘയതേജ്വലതശ്ചൈവ ശാമ്യതശ്ചാസ്യ ചക്ഷുഷി യാവൈ പ്രജാഭ്യഗൃഹ്യന്തെ സംവത്സരാത്താഭ്യഗൃഹ്യന്തെ യാഃ പ്രതിഷ്ഠന്തി സംവത്സരേതാഃ പ്രതിഷ്ഠന്തി വരിഷാഭ്യയിത്യസഹ അക്ഷിദുഃഖോത്ഥിതസ്യൈവ വിപ്രസന്നേ കനീനികേ ആന്തേ ചാർഗണന്നാസ്തി ഋഭൂണാം തന്നിബോധത കനകാഭാണി വാ സാഗുംസി അഹതാനി നിബോധത അന്നമശ്നീതമൃജ്മീത അഹം ഗോജീവനപ്രദഃ ഏതാ വാച പ്രയുജ്യന്തെ ശരദ്യത്രോപദൃശ്യത്തെ അഭിധോൺവന്തോഭിഘ്നന്ത ഇവ പാതവന്തോ മരുദ്ഗണാഃ അമുതോ ജേതുമിഷു മുഖമിവ സന്നദ്ധാഃ സഹരദൃശേഹ അബദ്ധസ്തൈർവസ്തിവർണൈരിവ വിശിഖാസക്കവർദ്ധിനഃ അക്രുദ്ധസ്യ യോധ്യമാനസ്യ ക്രുദ്ധസ്യേവ ലോഹിണീ ഹേമതശ്ചക്ഷുഷീ വിദ്യാത് അക്ഷ്ണയോഹക്ഷിപനോരിവ ദുർഭിക്ഷം ദേവലോകേഷു മനൂനാമുദകം ഗൃഹേ ഏതാ വാച പ്രവദന്തീഹി വൈദ്യുതോ യാന്തി ശൈഹിരീഃ താ അഗ്നിഃ പവമാന അന്വയീക്ഷത ഇഹ ജീവികാമപരിപശ്യൻ തസ്യൈഷാ ഭവതി ഇഹേഹവസ്വ തപസഃ മരുതഃ സൂര്യത്വചഃ ശർമസ പ്രസാ ആവൃണേ അതിതാമ്രാണി വാസാകുംസി അഷ്ടിവജ്ജിഷതഗ്നിജ വിശ്വേ ദേവാ വിപ്രഹരന്തി അഗ്നിജിഹ്വ അസശ്യത നൈവ ദേവോ ന മർത്യഃ ന രാജാ വരുണോ വിഭോ നാഗ്നേന്ദ്രോ ന പവമാനഃ മാതൃക്കച്ച ന വിദ്യതേ ദിവ്യസീകാധനുരാജ്ഞിഃ പൃഥിവ്യാമപനാശ്രിതാ തസ്യേന്ദ്രോ വമ്പിരൂപേണ ധനുർജ്യാമസി ന സ്വയം തദിം ദധനുരിത്യജ്യം അഭ്രവർണേ ശുചക്ഷതേ ഏതദേവ സംയോർബാർഹസ്പത്യസ്യ ഏതദ്രുദ്രസ്യ ധനുഃ രുദ്രസ്യത്വേവ ധനുരാജ്ഞിഃ ശിരവുത്തിപേഷ സ പ്രവർഗ്യോ ഭവത് തസ്മാദ്യഃ സ പ്രവർഗേണ യജ്ഞേന ഗജതെ രുദ്രസ്യ ശരീരഃ പ്രതി ദധാതി നൈനകോ രുദ്ര ആരുകോ ഭവതി യ ഏവം വേദ അത്യോർധ്വാക്ഷോതിരശ്ചാത് ശിശിരഃ പ്രദൃശ്യത്തെ നൈവ രൂപണ്ണ വാ സാഗുംസി ന ചക്ഷുഃ പ്രതിദൃശ്യത്തെ അന്യോന്യം തു ന ഹിഗ്രസ്രാതഃ സതസ്തദ്ദേവലക്ഷണം ലോഹിതോക്ഷ്ണിശാരശീർഷ്ണിഃ സൂര്യസ്യോദഗണം പ്രതി ത്വങ്കരോഷിണ്യഞ്ജലികാം ത്വങ്കരോഷി നിജാണുകാം നിജാണുകാമേഞ്ജലികാ അമീവാചമുപാസതാമിതി തസ്മൈ സർവരിതവോ നമന്തേ മര്യാദാകരത്വാത് പ്രപുരോധാം ബ്രാഹ്മണ ആപ്നോതി ഏവം വേദ സകലു സംവത്സരയേതൈഃ സേനാനീഭിഃ സഹ ഇന്ദ്രായ സർവാണ് കാമാനഭിവഹതി സദ്രപ്സഃ തസ്യൈഷാ ഭവതി അവദ്രപ്സോ അഗുഷുമതീമതിഷ്ഠതെ യാനഃ കൃഷ്ണോ ദശഭിഃ സഹസ്രൈഃ താവട്ടമിന്ദ്രശ്ചാധമന്തം ഉപസ്നുഹിതന്ദ്രമനാമ സദ്രാമിതി ഏതഗൈവേന്ദസ്ഥലാവൃക്യാ സഹ അസുരാൻ പരിവൃശ്യതി പൃഥിവ്യഗും സുമതി താമന്വവസ്ഥിതഃ സംവത്സരോ ദിവം ച നൈവം വിദുഷാചാര്യാന്തേ വാസിനൌ അന്യോന്യസ്മൈ ദുഹ്യാതാം യോ ദൃഹ്യതി ഭഷ്യത്തെ സ്വർഗാല്ലോകാത് ഇത്യുതു മണ്ഡലാനി സൂര്യമണ്ഡലാന്യാഖ്യായികാഃ അതപൂർധ്വകുംസ നിർവചനാഃ ആരോഗോ ഭ്രാജഃ പടരഃ പതംഗഃ സ്വർണരോ ജ്യോതിഷീമാണേ വിഭാസഃ തേ അസ്മൈ സർവേ ദിവമാദമന്തി ഊർജം ദുഹാന അനപസ്ഫുരന്ത ഇതി കശ്യപോഷ്ടമഃ സമഹാമേരുന്നജഹാതി തസ്യൈഷാ ഭവതി യത്തേ ശില്പം കശ്യപരോ ജനാവത് ഇന്ദ്രിയാവത് പുഷ്കലം ചിത്രഭാണു യസ്മേന്ധൂര്യാ അർപ്പിതാ സപ്തസാഗം തസ്മിൻ രാജാനമധിവിശ്രയേമമിതി തേ അസ്മൈ സർവേ കശ്യപാ ജ്യോതിർലഭന്തേ താന് സോമഃ കശ്യപാദധി നിർധമതി ഭ്രസ്താകർമ്മകൃതി വൈവം പ്രാണോ ജീവാനീന്ദ്രിയ ജീവാണി സപ്തശീർഷണ്യാഃ പ്രാണാഃ സൂര്യ ഇത്യാചാര്യാഃ അവശ്യമഹമേതാന് സപ്ത സൂര്യാണിതി പഞ്ചകർണോ വാധ്യായനഃ സപ്തകർണശ്ച പ്ലാക്ഷിഃ ആനുശ്രവിക ഏവ നൌ കശ്യപ ഇതി ഉഭൌ വേദയിതേ അഹിഷേകുമിവ മഹാമേരുങ്ഗന്തും अपश्यमहमेतत् सूर्यमण्डलम् परिवर्तमानम् गार्ग्यः प्राणत्रातः गच्छन्तमहामेरुम् एकम् चाजहतम् भ्राजपटरपतङ्गा निहने तिष्ठन्नातपन्ति तस्मादिहतप्रितपाः अमुत्रेतरे तस्मादिहातप्रितपाः तेषामेषा भवति सप्तसूर्यादिवमनुप्रविष्टाः तानन्वेति पथभिर्दक्षिणावान् ते अस्मै सर्वे घृतमातपन्ति ऊर्जम् दुहाना अनपस्फुरन्त इति सप्तर्त्विजः सूर्या इत्याचार्याः तेषामेषा भवति सप्तदिशो नाना सूर्याः सप्त होतार ऋत्विजः देवा आदित्याये सप्त तेभिः सोमाभिरक्षण इति कदप्याम्नायः दिग्भ्राजऋतोऽन्करोति एतकैवावृता सहस्रसूर्यताया इति वैशम्भागणः तस्यैषा भवति यद्यावगिन्दते शतकम् शतम् भूमीः उत स्युः नत्वा वज्रेन् सहस्रकम् सूर्याः अनुनजातमष्टरोदसी इति नानालिङ्गत्वा धृतूनान्नानासूर्यत्वम् अष्टौ तव्यवसिता इति सूर्यमण्डलान्यष्टातवोर्ध्वम् तेषामेषा भवति चित्रम् देवानामुदगादनीकम् चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राज्ञा वा पृथिवी अन्तरिक्षम् सूर्य आत्मा जगतस्तस्थुषश्चेति क्वेदमभ्रन्निविशते क्वायगम् संवत्सरोमि सः पाः क्वेयम् देवरात्री त्वमासारितवश्रिताः अर्धमासा मुहूर्ताः निमेषास्त्रुटिभिः सह क्वेमा आपो निविशन्ते यदीतो यान्ति सम्प्रति काला अप्सु निविशन्ते आपःसूर्ये समाहिताः अभ्राण्यवप्रपद्यन्ते विद्युत्सूर्ये समाहिता अनवर्णे इमे भूमि इयम् चासौ चरोदसि किग्स्मितत्रान्तरा भूतम् येने मे विधृते बुभे विष्णुना विधृते भूमि इति वत्सस्य मेदना इरावती धेनुमतीः भूतम् सोऽयवसिनी मनुषे दशस्ये व्यष्टभ्राद्रोदसी विष्णवेते दाधर्थ पृथिवीमभितो मयूखैः किम् तद्विष्णोर्बलमाहुः का दीप्तिः किम् परायणम् एको यद्धारयद्देवः रेजती रोदसी बुभे वाताद्विष्णोर्बलमाहुः अक्षराद्दीप्तिरुच्यते त्रिपदाद्धारयद्देवः यद्विष्णोरेकमुत्तमम् अग्नयो वायवश्चैव एतदस्य परायणम् पृच्छामि त्वा परम् मृत्युम् अवमम् मध्यमम् च तुम् लोकम् च पुण्यपापानाम् एतत्पृच्छामि सम्प्रति अमुमाहुः परम् मृत्युम् पवमानन्तु मध्यमम् अग्निरेवावमो मृत्युः चन्द्रमाश्चतुरुच्यते अनाभोगाः परम् मृत्युम् पापाः संयन्ति सर्वदा आभोगास्त्वेव संयन्ति यत्र पुण्यकृतो जनाः ततो मध्यममायन्ति चतुमग्निम् च सम्प्रति पृच्छामि त्वा पापकृतः यत्र यातयते यमः त्वन्नस्तद्ब्रह्मन् बब्रूहि यदि वेत्सा सतो गृहान् कश्यपादुदिताः सूर्याः पापान्यघ्नन्ति सर्वदा रोदस्योरन्तर्देशेषु तत्रन्यस्यन्ते वासवैः ते शरीराः प्रपद्यन्ते यथा पुण्यस्य कर्मणः अपान्यपादकेशासः तत्र ते यो निजा जनाः मृत्वा पुनर्मृत्युमापद्यन्ते अद्यमानाः स्वकर्मभिः आशादिकाः किमयैव ततः पूयन्ते वासवैः अपैतुम् मृत्युम् जयति य एवम् वेद स खल्वैवम् विद्ब्राह्मणः दीर्घश्रुत्तमो भवति कश्यपस्यातिथिः सिद्धगमनः सिद्धागमनः तस्यैषा भवति आयस्मिन् सप्तवासवाः रोहन्ति पूर्व्यारुहः दशरिह दीर्घश्रुत्तमः इन्द्रस्य घर्मो अतिथिरिति कश्यपः पश्यको भवति यत्सर्वम् परिपश्यतीति सौक्ष्म्यात् तथाग्नेरष्टपुरुषस्य तस्यैषा भवति अग्नेन सुपथा रागे अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् योध्यस्मज्जुहुरानमेनः भूयिष्ठान्तेन मुक्तिम् विधेमेति अग्निश्च जातवेदाश्च सहोजा अजिरा प्रभुः वैश्वानरो नर्यापाश्च अङ्किराधाश्च सप्तमः विसर्पेवाष्टमोऽग्नीनाम् एतेऽष्टौ समः क्षिता इति य యథత్వేవాగ్నేరక్షిర్వర్ణ విశేషాః నీలాక్షిశ్చ పీతకాక్షిశ్చేతి అథవాయోరేకాదశ పురుషశ్చైకాదశ స్త్రీకస్య ప్రభ్రాజమానావ్యవదాతాః యాశ్చ మాసికి వైద్యుతాః రజతాః పురుషాః శ్యామాః కపిలా అతిలోహితాః ఊర్ధ్వా అవపతంతాశ్చ వైద్యుత ఇత్యేకాదశ నైనం వైద్యుతో హి నస్తి ఏవం వేద సహోవాచ వ్యాసః పారాశర్యః విద్యుద్వధమేవాహం మృత్యుమైచ్ఛమితి తత్వకామగుం హంతి ఏవం వేద అథ గంధర్వగణాః స్వానభ్రాట్ అంగారిర్బంభారిః హస్తస్సు హస్తః కృషాణుర్విశ్వామసుః మూర్ధన్వాన్సూర్యవచ్చాః కృతిరిత్యేకాదశ గంధర్వగణాః దేవాశ్చ మహాదేవాః రష్మయశ్చ దేవాగరగిరః నైనంగరో హి నస్తి ఏవం వేద గౌరీమిమాయసలీలానితక్షతి ఏకపదీ ద్విపదీ సా చతుష్పదీ అష్టాపదీ నవపదీ బభూవుషీ సహస్రాక్షరా పరమే వ్యోమన్నితి వాచా విశేషణ అథ నిగదం వ్యాఖ్యాతాః తాననుక్రమిష్యామః వరాహవస్వతపసః విద్యున్మహతో ధూపయః శ్వాపయో గృహమేధాశ్చేత్యేతే యే చేమేషిమి విద్విషః పర్జన్యాః సప్త పృథివీమభివర్షంతి వృష్టిభిరితి ఏతైవ విభక్తి విపరీతాః సప్తభిర్వాతైరుదీరితాః అమూన్లోకానభివర్షంతి తేషామేషా భవతి సమానమేతదుదకం ఉచ్చైత్యవచాహభిః భూమిం పర్జన్యా జిన్వంతి నిమజిన్వంత్యగ్నయ ఇతి యదక్షరం భూతగతం విశ్వే దేవా ఉపాసతే మహర్షిమస్య గోప్తారం జమదగ్నిమకురువత జమదగ్నిరాప్యాయతే ఛందోభిశ్చతురుత్తరైః రాజ్ఞస్తోమస్య ధృత్తాసః బ్రహ్మణా వీర్యావత శివానః ప్రతిశోధిషః తచ్ఛయ్యోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్సునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వంజిగాతుభేషజం షణ్ణో అస్తు ద్విపదే షంచతుష్పదే సోమపా అసోమపా ఇది నిగదం వ్యాఖ్యాతాః సహస్రవిదయం భూమిః పరం వ్యోమ సహస్రవిద్ అశ్వినా భుజ్యూనా సత్యా విశ్వస్య జగదస్పతి జాయా భూమిః పతిర్వ్యోమ మిథునం తా అతుర్యథుః పుత్రో బృహస్పతి రుద్రః సరమాగితి స్త్రీభుమ శుక్రం వా మన్యద్యజతం వా మన్యతే విషరూపే అహనీద్యోరివస్థః విశ్వాహి మాయా అవసస్వధావంతౌ భద్రామాంభూషణా విహరాతిరస్తు నాసాత్యౌ చిత్రూ జగతో నిధానౌ యావా భూమి శరతః సగం సఖాయౌ తావశ్వినా రాసభాశ్వాహవం మే శుభస్పతి ఆగతగం సూర్యయా సహ త్యుగ్రోహ భుజ్యుమశ్వినోద మేఘే సగిన్న కశ్చిన్న మృమా అవాహాః సమూహ సర్ణౌభిరాత్మన్వదీభిః అంతరిక్షపుర్భిరపోదకాభిః తిస్రః క్షపస్థిరః తివ్రజద్భిః నాసత్యా భుజ్యమూహసుః పతంగైః సముద్రస్య ధన్వన్నాద్రస్య పారే తిభీరసైః శతవద్భిః షడశ్వైః సవితారం వితన్వంతం అనుబధ్నాదిశాంబరః ఆబూరుశంబరశ్చైవ సవితారే పశోభవత్ జగం సుదృప్తం విదిత్వైవ బహుసోమగిరం వశీ అన్వేతి దుగ్రోవక్రియాంతం ఆయసూయాన్ సోమదుత్సుషో అసంగ్రామస్తమోద్యోత్యోతః పాశోగాపిపాదితతే సదద్గోభిస్తవాత్యేత్యన్యే రక్షసానన్వితాశ్చయే అన్వేతి పరివృత్యాస్తః ఏవమేతౌ స్థో అశ్వినా తే ఏతేద్యుః పృథివ్యోః అహరహర్గర్భం దధాసే తయోరేతౌ వత్సావహోరాత్రే పృథివ్యాహ దివో రాత్రిః తా విసృష్టౌ దంపతీ ఏవ భవతః తయోరేతౌ వత్సో అగ్నిశ్చ ఆదిత్యశ్చ రాత్రేర్వత్సః శ్వేత ఆదిత్యః అహ్నోగ్నిః తామ్రో అరుణః తా అవిసృష్టౌ దంపతీ ఏవ భవతః తయోరేతౌ వత్సో వృత్రశ్చ వైద్యుతశ్చ అగ్నేర్వృత్రః వైద్యుత ఆదిత్యశ్చ తా అవిసృష్టౌ దంపతీ ఏవ భవతః తయోరేతౌ వత్సో ఉష్మాజనీహారశ్చ వృత్రశ్చోష్మా ವೈದ್ಯುತಶ್ಚ ನೀಹಾರಃ ಸೌತಾವೇವ ಪ್ರತಿಪದ್ಯೇತೆ ಸೇಯಗಂ ರಾತ್ರಿ ಗರ್ಭಿಣಿ ಪುತ್ರೇನ ಸಂವಸತಿ ತಸ್ಯಾವಾ ಏತದುಲ್ಪಣಂ ಯದ್ರಾತ್ರೌ ರಶ್ಮಯಃ ಯಥಾಗೋರ್ ಗರ್ಭಿಣ್ಯಾ ಉಲ್ಬಣಂ ಏವಮೇತಸ್ಯಾ ಉಲ್ಬಣಂ ಪ್ರಜಯಿಷ್ಣು ಪ್ರಜಯಾ ಚ ಪಶುಭಿಶ್ಚ ಭವತಿ ಏವಂ ವೇದ ಏತಮುದ್ಯಂತಮಪಿ ಯಂತಂ ಚೇತಿ ಆದಿತ್ಯಃ ಪುಣ್ಯಸ್ಯ ವತ್ಸಃ ಅಥ ಪವಿತ್ರಾಂಗಿರಸಃ ಪವಿತ್ರವಂತಃ ಪರಿವಾಜಮಾಸತೆ ಪಿತೈಷಾಂ ಪ್ರತ್ನೋ ಅಭಿರಕ್ಷತಿಂ ವ್ರತಂ ಮಹಸ್ಸಮುದ್ರಂ ವರುಣಸ್ತಿನೋದಧೆ ಧೀರಾ ಇಚ್ಛೇ ಗುರ್ಧರುಣೇ ಶ್ವಾರಭಂ ಪವಿತ್ರಂ ದೇವಿತತಂ ಬ್ರಹ್ಮಣಸ್ಪತೇ ಪ್ರಭುರ್ಗಾತ್ರಾಣಿ ಪರ್ಯೇಷಿ ವಿಶ್ವತಃ ಅದಪ್ತತನೋನ್ನತ ದಾಮೋ ಅಶ್ನುತೆ ಶಿತಾ ಸಯಿದ್ವಹಂ ತಸ್ತತ್ಸಮಾಸದ ಬ್ರಹ್ಮಾ ದೇವಾನಾ ಅಸತಃ ಸದ್ಯೇ ತತಕ್ಷುಃ ಋಷಯಃ ಸಪ್ತಾರ್ತಿಶ್ಚಯತ್ ಸರ್ವೇ ತ್ರಯೋ ಅಗಸ್ತ್ಯಶ್ಚ ನಕ್ಷತ್ರೈ ಶಂಕಿತೋವಸನ್ ಹಸಸವಿ ದುಶ್ಯಾವಾಶ್ವಸ್ಯಾವರ್ತಿ ಕಾಮಸ್ಯ ಅಮೀಯ ರಿಕ್ಷಾ ನಿಹಿತಾ ಸುಚ್ಛ ನಕ್ತಂ ದದಿಶ್ಯೇ ಗುಹಚಿದ್ದಿವೇಯುಃ ಅದಬ್ಧಾನಿ ವರುಣಶ್ಚ ವ್ರತಾನಿ ವಿಚಾಕಷಚ್ಚಂದ್ರಮಾ ನಕ್ಷತ್ರಮೇತಿ ತತ್ಸ ವಿದುರ್ವರೇಣ್ಯಂ ಭರ್ಗೋ ದೇವಸ್ಯ ಧೀಮಹಿ ಧಿಯೋ ಯೋ ನಃ ಪ್ರಚೋದಯಾತ್ ತತ್ಸ ವಿದುರ್ವೃಣೀಮಹೇ ಅಯಂ ದೇವಸ್ಯ ಭೋಜನಂ ಶ್ರೇಷ್ಠಗುಂ ಸರ್ವಧಾತಮಂ ತುರಂಬಗಸ್ಯ ಧೀಮಹಿ ಅಪಾಗೋಹತ ಸವಿತಾ ದೃಭೀನ್ ಸರ್ವಾನ್ ದಿವೋ ಅಂಧಸಃ ನಕ್ತಂ ತಾನ್ಯಭವನ್ ದೃಶೇ ಅಸ್ಥ್ಯಸ್ನಾಥಂ ಭವಿಷ್ಯಾಮಃ ನಾಮ ನಾಮೈವ ನಾಮ ಮೇ ನಪುಂಸಕಂಬುಮಾಗಸ್ತ್ಯಸ್ಮಿ ಸ್ಥಾವರೋಸ್ಮ್ಯಥ ಜಂಗಮಃ ಯಜೇಯಕ್ಷಿಯಷ್ಟಾಹೇ ಚ ಮಯಾ ಭೂತಾನ್ಯಯಕ್ಷತ ಪಶವೋ ಮಮ ಭೂತಾನಿ ಅನೋಬಂಧ್ಯೋಸ್ಮ್ಯಹಂ ವಿಭುಃ ಸ್ತ್ರಿಯಃ ಸತೀ ತಾ ಉಮೇ ಪುಗುಂಸ ಆಹುಃ ಪಶ್ಯತ ಕ್ಷಣ್ವಾನ್ನ ವಿಚೇತ ದಂಧಃ ಕಭಿರಿಯಃ ಪುತ್ರಸ್ಥ ಇಮಾಚಿಕೇತ ಯಸ್ತಾಮಿ ಜಾನಾತ್ಸ ವಿದುಃ ಪಿದಾಸತೆ ಅಂಧೋಮಣಿಮ ವಿಂದತೆ ತಮನಂಗುಲಿರಾಪಯತೆ ಅಗ್ರೀವಃ ಪ್ರತ್ಯಮುಂಚತೆ ತಮಯಿಷ್ವಾ ಅಶಶ್ಚತ ಊರ್ಧ್ವಮೂಲಮವಾಖ್ಯಾಖಂ ವೃಕ್ಷಂಯೋ ವೇದ ಸಂಪ್ರತಿ ದಸಜಾತು ಜನಶ್ರದ್ದಧ್ಯಾತ್ ಮೃತ್ಯುರ್ಮಾಮಾರಯಾದಿತಿಃ ಅಸಿತಗುಂ ಮೃದಿ ಸಂಗೀತಂ ವೀಣಾಪನಬಲಾಸಿತಂ ಋತಂ ಜೀವಂ ಚ ಯತ್ಕಿಂಚಿತ್ ಅಂಗಾನಿ ಸ್ನೇಹ ವಿಧಿರತೆ ಅದಶ್ಯಗ್ರಸ್ತೃಶ್ಯಧ್ಯಾಗತೆ ಅಸ್ಮಾಜ್ಜಾತಾ ಮೇ ಮಿಥೋಚರಣ್ ಪುತ್ರೋ ನಿರತ್ಯಾ ವೈ ದೇಹ ಅಚೇತಾಯಶ್ಚ ಚೇತನಃ ಶತಂ ಮಣಿಮ ವಿಂದತೆ ಸೋನಂಗುಲಿರಾಮಯತೆ ಸೋಗ್ರೀವಃ ಪ್ರತ್ಯಮುಂಚತೆ ಸೋಜಿಷ್ಪೋ ಅಸಶ್ಚತ ನೈತಮೃಶಂ ವಿದಿತ್ವಾ ನಗರಂ ಪ್ರವಿಶೇತ್ ಯದಿ ಪ್ರವಿಶೇತ್ ಮಿಥೋ ಚರಿತ್ವಾ ಪ್ರವಿಶೇತ್ ತತ್ಸಂಭವಸ್ಯ ವ್ರತಂ ಆತಮಗ್ನೇ ರಸಂತಿಷ್ಠ ಏಕಾಶ್ವಮೇಕಯೋಜನಂ ಏಕಚಕ್ರಮೇಕಧುರಂ ವಾತದ್ರಾಜಿಗತಿಂ ವಿಭೋ ನರಿಷ್ಯತಿ ನಂ ವ್ಯಸತೆ ನಾಸ್ಯಾಕ್ಷೋ ಯಾದು ಸಜ್ಜತಿ ಯಶ್ವೇತಾಂಡೋಹಿತಾಗಿಶ್ಚಾಗ್ನೇಃ ರಥೇಯುಕ್ತಾಧಿತಿಷ್ಠತಿ ಏಕಯಾಜದಶಭಿಶ್ಚ ಸ್ವಭೂತೆ ಸ್ವಾಭ್ಯಾಮಿಷ್ಟಯೇ ವಿಗುಂಸತ್ಯಾ ಚ ಋಷಿಭಿಶ್ಚ ಮಹಸೇತ್ತಿಗುಂಸತಾ ಚ ನಿಯೋದ್ಧರ್ವಾಯ ವಿಹತಾ ವಿಮುಂಚ ಆತನುಷ್ವ ಪ್ರತನುಷ್ವ ಉದ್ಧಮಾಧಮಸಂಧಮ ಆದಿತ್ಯೇ ಚಂದ್ರವರ್ಣಾನಾಂ ಗರ್ಭಮಾಧೇಹಯಃ ಪುಮಾನ್ ಇತಸ್ಸಿಕ್ತಗಂ ಸೂರ್ಯಗತಂ ಚಂದ್ರಮಸೇರಸಂಕೃತಿ ವಾರಾದಂಜನಯಾಗ್ರೇಗ್ನಿಂ ಏಕೋ ರುದ್ರವುಚ್ಯತೆ ಅಸಂಖ್ಯಾತಾ ಸಹಸ್ರಾಣಿ ಸ್ಮರ್ಯತೆ ನ ಚ ದೃಶ್ಯತೆ ಏವಮೇತನ್ನಿಬೋಧತ ಆ ಮಂದ್ರೀರಿಂದ್ರಹರಿಭಿಃ ಯಾಮಿ ಮಯೂರರೋಮಭಿಃ ಮಾತ್ವಾ ಕೇಶಿನ್ನಿಯೇ ಮುರಿನ್ನ ಭಾಷಿಣಃ ನಧನ್ವೇ ಬತಾಯಿಃ ಆ ಮಂದ್ರೈರಿಂದ್ರಹರಿಭಿಃ ಯಾಮಿ ಮಯೂರರೋಮಭಿಃ ಮಾಮಾಕೇ ಚಿನ್ನಿಯೇ ಮುರಿನ್ನ ಪಾಶಿನಃ ನಿಧನ್ವೇ ವತಾಂ ಇಮಿ ಅಣುಭಿಶ್ಚ ಮಹದ್ಭಿಶ್ಚ ನಿಘಶ್ವೈರ ಸಮಾಯುತೈಃ ಕಾಲೈರ್ಹರಿತ್ವಮಾಪನ್ನೈಃ ಇಂದ್ರಾಯಾ ಹಿ ಸಹಸ್ರಯುಗ ಅಗ್ನಿರ ವಿಭ್ರಾಷ್ಟಿವಸನಃ ಮಾಯುಶ್ವೇತಸಿ ಕದೃಗ ಸಂವತ್ಸರೋ ವಿಶೋವರ್ಣೈಃ ನಿತ್ಯಾಸ್ತೇ ನುಚರಾಸ್ತವ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೋಗಂ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೋಗಂ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೋ ಇಂದ್ರಾಗಚ್ಛ ಹರಿಮ ಆಗಚ್ಛ ಮೇಧಾದಿಥೇ ಮೇಷಭೂಷಣಶ್ವಸ್ಯ ಮೇನೆ ಗೌರಾವಸ್ಕಂದಿನ್ನಹಲ್ಯಾಗೀಜಾನ ಕೌಶಿಕ ಬ್ರಾಹ್ಮಣ ಗೌತಮ ಬ್ರುವಾಣ ಅರುಣಾಶ್ವ ಇಹಾಗತಃ ಮಸವ ಪೃಷಿ ವೀಕ್ಷಿತಃ ಅಷ್ಟೋ ದಿಗ್ವಾಸಸೋಗ್ನಯಃ ಅಗ್ನಿಸ್ಸಜಾತ ವೇದಾಶ್ಚೇತ್ಯೇತೇ ತಾಮ್ರಾಶ್ವಾಸ್ತಾಮ್ರರಥಾಃ ತಾಮ್ರವರ್ಣಾಸ್ತಥಾಸಿತಾಃ दण्डहस्ताः खादद्गतः इतो रुद्राः पराङ्गताः उक्तग्रस्थानम् प्रमाणम् च पुरगित बृहस्पतिश्च सविता च विश्वरूपैरिहागताम् असेनोदकवत्पना अस्सुषा इति तद्वयोः उक्तो वेषो वासागुंसि च कालावयवालामितः प्रतीच्य मासात्या इत्यश्विनोः ओन्तरिक्षे शब्दम् करोतीति वाजिष्ठौ रोहिणो मीमागुंसाञ्चक्रे तस्यैषा भवति पार्श्वेव विद्युदिति ब्रह्मण उदरनमसि ब्रह्मण उदीरनमसि ब्रह्मण आस्तरनमसि ब्रह्मण उपस्तरनमसि अष्टयोनीमष्टपुत्रा अष्टपत्नीमिमाम् महीम् अहम् वेदनमे मृत्युः न चामृत्युरघाहरते अष्टयोऽन्यष्टपुत्र अष्टपदिदमन्तरिक्षम् अहम् वेदनमे मृत्युः न चामृत्युरघाहरते अष्टयोनीमष्टपुत्राम् अष्टपत्नीममून् दिवम् अहम् वेदनमे मृत्युः न चामृत्युरघाहरते सुत्रामाणम् महीमूषो अदितिर्द्यौरदितिरन्तरिक्षम् अदितिर्मातासु पितासु पुत्रः विश्वे देवा अदितिः पञ्चजनाः अदितिर्जातमदितिर्जनित्वम् अष्टौ पुत्रासो अदितेः ये जातास्तन्वः परि देवा उपप्रैः सप्तभिः परामार्ताण्डमाच्यते सप्तभिः पुत्रैरदितिः उपप्रैः पूर्व्ययुगम् प्रजायै मृत्यवेतते परामार्ताण्डमाभरदिति ताननुक्तमिष्यामः मित्रश्च वरुणश्च धाता चार्यमा च हंसश्च भगश्च इन्द्रश्च विवस्वागश्चेत्येते हिरण्यगर्भो हंसश्च जिषते ब्रह्मयज्ञानम् तदित्पदमिति गर्भः प्राजापत्यः अथ पुरुषः सप्तपुरुषः योऽसौ तपन्वदेति स सर्वेषाम् भूतानाम् प्राणानादायो देति मामे प्रजायाम पशूना मामम प्राणानादायोदगाः असौ योऽस्तमेति स सर्वेषाम् भूतानाम् प्राणानादायास्तमेति मामे प्रजायाम पशूनाम् मामम प्राणानादायास्तङ्गाः असौ य आपूर्यति स सर्वेषाम् भूतानाम् प्राणीरापूर्यति मामे प्रजायाम पशूनाम् मामम प्राणीरापूरिष्ठाः असौ यो पक्षीयति स सर्वेषाम् भूतानाम् प्राणीरपक्षीयति मामे प्रजायामा पशूनाम् मामम प्राणीरपक्षेष्ठाः अमूनि नक्षत्राणि सर्वेषाम् भूतानाम् प्राणीरपप्रसर्पन्ति चोत्सर्पन्ति च मामे प्रजायामा पशूनाम् मामम प्राणैरपप्रसृपतमोत्सृपत इमे मासाश्चार्धमासाश्च सर्वेषाम् भूतानाम् प्राणैरपप्रसर्पन्ति चोत्सर्पन्ति च मामे प्रजायामा पशूनाम् मामम प्राणैरपप्रसृपतमोत्सृपत इम ऋतवः सर्वेषाम् भूतानाम् प्राणैरपप्रसर्पन्ति चोत्सर्पन्ति च मामे प्रजायामा पशूनाम् मामम प्राणैरपप्रसृपतमोत्सृपत अयगो संवत्सरः सर्वेषाम् भूतानाम् प्राणैरपप्रसर्पति चोत्सर्पति च मामे प्रजायामा पशूनाम् मामम प्राणैरपप्रसृपमोत्सृप इदमहः सर्वेषाम् भूतानाम् प्राणैरपप्रसर्पति चोत्सर्पति च मामे प्रजायामा पशूनाम् मामम प्राणैरपप्रसृपमोत्सृप इयगुम् रात्रिः सर्वेषाम् भूतानाम् प्राणैरपप्रसर्पति चोत्सर्पति च मामे प्रजायामा पशूनाम् मामम प्राणैरपप्रसृपमोत्सृप ॐ भूर्भुवस्वः एतद्वो मिशनम् मानो मिशनगुम् रीध्वम् हसादित्यस्याश्च पुरुषस्य असूनामादित्यानागस्थाने स्वतेजसाभाणि रुद्राणामादित्यानागस्थाने स्वतेजसाभाणि आदित्यानामादित्यानागस्थाने स्वतेजसाभाणि सतागुम् सत्यानाम् आदित्यानागस्थाने स्वतेजसाभाणि अभिधोन्मतामभिघ्नताम् पादवताम् मरुताम् आदित्यानागस्थाने स्वतेजसाभाणि विभूनामादित्यानागस्थाने स्वतेजसाभाणि विश्वेषाम् देवानाम् आदित्यानागस्थाने स्वतेजसाभाणि संवत्सरस्य सवितुः आदित्यस्य स्थाने स्वतेजसाभाणि ஓம் பூர்பவஸ்வஹ ரஷ்மயோ வோ மிதுனம் மானோ மிதுனகும் ரீத்வம் தாரோகஸ்ய ஸ்தானே ஸ்வதேஜசா பாணி ராஜஸ்ய ஸ்தானே ஸ்வதேஜசா பாணி படரஸ்ய ஸ்தானே ஸ்வதேஜசா பாணி பதங்கஸ்ய ஸ்தானே ஸ்வதேஜசா பாணி ஸ்வர்ணரஸ்ய ஸ்தானே ஸ்வதேஜசா பாணி ஜோதிஷீமதஸ்ய ஸ்தானே ஸ்வதேஜசா பாணி விபாசஸ்ய ஸ்தானே ஸ்வதேஜசா பாணி கஷ்யபஸ்ய ஸ்தானே ஸ்வதேஜசா பாணி ஓம் பூர்புவஸ்வஹ ஆபோ வோ மிதுனம் மானோ மிதுனகும் ரீத்வம் அசவாயோரேகாதச புருஷச்சைகாதச ஸ்ரீகஸ்ய பிரப்ராஜமானானாகும் ருத்ராணாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி வியவதாதானாகும் ருத்ராணாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி வாசிகி வைத்யுதானாகும் ருத்ராணாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி ரஜதானாகும் ருத்ராணாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி பருஷானாகும் ருத்ராணாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி ஷ்யாமானாகும் ருத்ராணாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி கபிலானாகும் ருத்ராணாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி அதிலோஹிதானாகும் ருத்ராணாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி ஊர்த்வானாகும் ருத்ராணாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி அவபதந்தானாகும் ருத்ராணாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி வைத்யுதானாகும் ருத்ராணாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி பிரப்ராஜமானீனாகும் ருத்ராணீனாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி யவதாதீனாகும் ருத்ராணீனாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி வாசிகி வைத்யுதீனாகும் ருத்ராணீனாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி ரஜதானாகும் ருத்ராணீனாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி பருஷானாகும் ருத்ராணீனாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி ஷ்யாமானாகும் ருத்ராணீனாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி கபிலானாகும் ருத்ராணீனாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி அதிலோஹிதீனாகும் ருத்ராணீனாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி ஊர்த்வானாகும் ருத்ராணீனாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி அவபதந்தீனாகும் ருத்ராணீனாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி வைத்யுதீனாகும் ருத்ராணீனாகிஸ்தானே ஸ்வதேஜசா பாணி ஓம் பூர்புவஸ்வஹ ரூபாணி வோ மிதுனம் மானோ மிதுனகும் ரீத்வம் அசாக்னேரஷ்டபுருஷஸ்ய அக்னேஃ பூர்வதிஷ்யஸ்ய ஸ்தானே ஸ்வதேஜசா பாணி ஜாதவேதஸ உபதிஷ்யஸ்ய ஸ்தானே ஸ்வதேஜசா பாணி சஹோஜசோ தக்ஷிணதிஷ்யஸ்ய ஸ்தானே ஸ்வதேஜசா பாணி அஜிராப்ரபவ உபதிஷ்யஸ்ய ஸ்தானே ஸ்வதேஜசா பாணி ஐஷ்வானரஸ்யாவரதிஷ்யஸ்ய ஸ்தானே ஸ்வதேஜசா பாணி நரியாவசவ உபதிஷ்யஸ்ய ஸ்தானே ஸ்வதேஜசா பாணி அங்கிராதசபுதர்திஷ்யஸ்ய ஸ்தானே ஸ்வதேஜசா பாணி விசர்ப்பின உபதிஷ்யஸ்ய ஸ்தானே ஸ்வதேஜசா பாணி ஓம் பூர்புவஸ்வஹ நிஷோபோ மிதுனம் மானோ மிதுனகும் ரீத்வம் தட்சிணபூர்வஸ்யாந் திசி விசர்ப்பி நரகஹ தஸ்மாந்நஃ பரிபாஹி தட்சிணாபரஸ்யாந் திஷ்ய விசர்ப்பி நரகஹ தஸ்மாந்நஃ பரிபாஹி உத்தரபூர்வஸ்யாந் திசி விஷாதி நரகஹ தஸ்மாந்நஃ பரிபாஹி உத்தராபரஸ்யாந் திஷ்ய விஷாதி நரகஹ தஸ்மாந்நஃ பரிபாஹி ஆயஸ்மின் சப்தமாசமாகிந்திரியாணி சதக்கத வித்யேதே இந்திரகோஷா கோவசுபிஃ புரஸ்தாதுபதிததாம் மனோஜவசோமஃ பிதிருபிர் தட்சிணத உபதிததாம் பிரசேதாவோ ருத்ரீஃ பஸ்யாதுபதிததாம் விஸ்வகர்மாவ ஆதித்தீருத்தரத உபதிததாம் ஸ்பஷ்டாவோ ரூபைருபதிஷ்டாதுபதிததாம் சஞ்ஞானம் வஃ பஸ்யாதிதி ஆதித்யஸ் சர்வோக்னிஃ பிருத்திவ்யாம் வாஜினந்தரிக்ஷே சூரியோ திவி சந்திரமாதிக்ஷு நக்ஷத்ராணி ஸ்வலோகே ஏவாஹ்யேவ ஏவாஹ்யக்னே ஏவாஹி வாயோ ஏவாஹி இந்திர ஏவாஹி பூஷன் ஏவாஹி தேவாஹ ஆபமாபாவபஃ சர்வாஹ அஸ்மாதஸ்மாதிதோமுதஹ அக்னிர்வாயுஶ்ச சூர்யஶ்ச சஹசஞ்ச ஸ்கரத்னியா வாயுவஸ்வாரஸ்விபதயஹ மரீச்சாத்மானோ அத்ருஹ தேவீர்புவனசூபரீஹ புத்ரவத்வாய மேசுத மகானாம் நீர்மஹமானாஹ மஹசோ மஹதஸ்வஹ தேவீஃ பர்ஜன்யசூவரீஹ புத்ரவத்வாய மேசுத அபாஷ்ணுஷ்ணிமபாரக்ஷஹ அபாஷ்ணுஷ்ணிமபாரகம் அபாஆக்ராமபஜாவர்த்திம் அபதேவீரிதோஹித வஜ்ரம் தேவீரஜீதாகுஷ்ச புவனந்தேவசூவரீஹ ఆదిత్యానదితిం దేవీం యోనినోర్ధముదీశత భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్ట్వాగుంసస్తనూభిః యశేమదేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తినః పూషా విశ్వవేదాః స్వస్తి నః సార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు కేతవో అరుణాశ్చ ఋషయో వాతరశనాః ప్రతిష్టాగుంశతధాహి సమాహితాసో సహస్రధాయసం శివానశ్శంతమాభవంతు దివ్యా ఆభవోషధయః సుమృడీకా సరస్వతీ మా దేవ్యోమ సందృశి యోపాం పుష్పం వేద పుష్పవాన్ భజామాన్ పుషుమాన్ భవతి చంద్రమా వా అపాం పుష్పం పుష్పవాన్ భజామాన్ పుషుమాన్ భవతి య ఏవం వేద యోపామాగతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాగతనం ఆయతనవాన్ భవతి యోగ్నేరాగతనం వేద ఆయతనవాన్ భవతి ఆపోమా అగ్నేరాగతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాగతనం వేద ఆగతనవాన్ భవతి వాయుర్వా అపామాగతనం ఆగతనవాన్ భవతి యో వాయోరాగతనం వేద ఆగతనవాన్ భవతి ఆపోవి వాయోరాగతనం ఆగతనవాన్ భవతి య ఏవం వేద యోపామాగతనం వేద ఆగతనవాన్ భవతి అసౌ వీతపన్నపామాగతనం ఆగతనవాన్ భవతి యో ముష్యతపద ఆగతనం వేద ఆగతనవాన్ భవతి ఆపో వా అముష్యతపద ఆయతనం ఆగతనవాన్ భవతి య ఏవం వేద యోపామాగతనం వేద ఆగతనవాన్ భవతి చంద్రమా వా అపామాగతనం ఆగతనవాన్ భవతి యశ్చంద్రమస ఆగతనం వేద ఆగతనవాన్ భవతి ఆపో వై చంద్రమస ఆగతనం ఆగతనవాన్ భవతి య ఏవం వేద యోపామాగతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాణి వా అపామాగతనం ఆయతనవాన్ భవతి యో నక్షత్రాణామాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై నక్షత్రాణామాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాగతనం వేద ఆయతనవాన్ భవతి పర్జన్యో వా అపామాగతనం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాగతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్యాగతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపామాగతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపామాగతనం ఆయతనవాన్ భవతి యః సంవత్సరస్యాగతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాగతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోప్సునావం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేపతిష్ఠతి ఇవే వై లోకా అప్సు ప్రతిష్ఠితాః తదేషాభ్యనోక్తా అపాగుంరసముదయగుంసన్ సూర్యే శుక్రగుం సమాభృతం అపాగుంరసస్యయోరసః తంవో గృహ్ణామ్యుత్తమమితి ఇమే వై లోకా అపాగుంరసః తే ముష్మిన్నాదిత్యే సమాభృతాః చాణురగ్నీముత్తర వేదీం ఖాత్వా అపాం పూరయిత్వా గుల్భదగ్నం పుష్కరవర్ణైః పుష్కరదండైః పుష్కరైశ్చ సగ్రస్తీర్య తస్మిన్ విహాయసే అగ్నిం ప్రణీయోపసమాధాయ బ్రహ్మవాదినో వదంతి కస్మాత్ ప్రణీతేయమగ్నిశ్చీయతే సా ప్రణీతేయమప్సుహ్యయం జీయతే అసౌ భువనేప్యనాహితాగ్నిరేతాః తమభిజయేత అభీష్టగావుపదుధాతి అగ్నిహోత్రే దర్శపూర్ణమాసయోః పశుబంధే చాతుర్మాస్యేషు అసో ఆహుః సర్వేషు యజ్ఞక్రతుష్విది ఏతద్ధస్మవా ఆహుషండిలాః కమగ్నించినుతే సత్రియమగ్నించిన్వాణః సంవత్సరం ప్రత్యక్షేణ కమగ్నించినుతే సావిత్రమగ్నించిన్వాణః అముమాదిత్యం ప్రత్యక్షేణ కమగ్నించినుతే నాచికేతమగ్నించిన్వాణః ప్రాణాన్ ప్రత్యక్షేణ కమగ్నించినుతే చాతుర్హోత్రియమగ్నించిన్వాణః బ్రహ్మ ప్రత్యక్షేణ కమగ్నించినుతే వైశ్వసుజమగ్నించిన్వాణః శరీరం ప్రత్యక్షేణ కమగ్నించినుతే ఉపానువాక్యమాశుమగ్నించిన్వాణః ఇమాన్ లోకాన్ ప్రత్యక్షేణ కమగ్నించినుతే ఇమమారుణకేతుకమగ్నిన్వానయితి య ఏవాసౌ ఇతశ్చాముతశ్చావ్యదీపాతి తమితి యోగ్నేర్మిథూయా వేద మిథునవాన్ భవతి తాపో వా అగ్నేర్మిథూయా మిథునవాన్ భవతి య ఏవం వేద తాపో వా ఇదమాసన్ సలిలమేవ సప్తజాపతిరేక పుష్కర వర్ణే సమభవత్ తస్యాంతరమనసి కామః సమవర్తత ఇదగుంసృజేయమితి తస్మాద్యత్పురుషో మనసాభిగచ్చతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి తదేషాభ్యనూక్త కామస్తదగ్రే సమవర్తతాధి మనసోరేతః ప్రసమయ్యదాసీత్ సతో బంధుమసతి నిరవిందన్ హృది ప్రదీశ్యా కవయో మనీషేతి ఉపైనం తదుపణమతి యత్కామో భవతి య ఏవం వేద సతపోతప్యత సతపస్తప్త్వా శరీరమధూనుత తస్యయన్మాగుం సమాధీత్ తతో రుణా కేతవో వాతర్షణార్షయ ఉదతిష్టన్ ఏన ఖాః తే వైఖానసాః ఏ బాలాః తే బాలఖిల్యాః యో రసః సోపాం అంతరతః కూర్మం భూతకం సర్పంతం తమబ్రవీత్ మమ వై త్వం మాగుంసా సమభూత్ నేత్యబ్రవీత్ పూర్వమేవాహమిహాసమితి తత్పురుషస్య పురుషత్వం స సహస్రశీర్షా పురుషః సహస్రాక్షసహస్రపాత్ భూత్వాదతిష్ఠతే తమబ్రవీత్ త్వం వై పూర్వగో సమభూః త్వమిదం పూర్వః కురుష్వేతి స ఇత ఆదాయాపః అంజలినా పురస్తాదుపాదధాత్ ఏవాహ్యేవేతి తత ఆదిత్యముదతిష్ఠతే సా ప్రాచీతిక అసారుణహేతుర్దక్షిణత ఉపాదధాత్ ఏవాహ్యగ్నగితి తతో వా అగ్నిరుదతిష్ఠతే సా దక్షిణాదిక అసారుణహేతు పశ్చాదుపాదధాత్ ఏవాహి వాయోగితి తతో వాయురుదతిష్ఠతే సా ప్రతీచీతిక అసారుణహేతురుత్తరత ఉపాదధాత్ ఏవాహీంద్రేతి తతో వాగింద్రముదతిష్ఠతే సోదీచీతిక అసారుణహేతుర్మధ్య ఉపాదధాత్ ఏవాహి పూషన్నితి తతో వై పూషోదతిష్ఠతే సేయందిక అసారుణహేతురుపరిష్టాదుపాదధాత్ ఏవాహి దేవాగితి తతో దేవమనుష్యాః పితరః గంధర్వాక్షరసశ్చోదతిష్ఠన్ సోర్ధ్వాదిక యా విప్రుషో విపరాపతన్ తాభ్యో సదారక్షాగుంసి పిశాచాశ్చోదతిష్ఠన్ తస్మాత్తే పరాభవన్ విప్రుభ్యో హి తే సమభవన్ తదేషాభ్యనూక్త ఆపోహయద్బృహతీర్గర్భమాగన్ లక్ష్యం దధానా జనయంతీ స్వయంభు తత ఇమే సజ్జంత సర్గాః అధ్యో వాగిదగుం సమభూత్ తస్మాదిదగుం సర్వం బ్రహ్మ స్వయంభ్వితి తస్మాదిదగుం సర్వగం శిథిలమివా ధ్రువమివాభవత్. ప్రజాపతిర్వావదత్ ఆత్మనాత్మానం విధాయ తదేవాను ప్రావిశత్ తదేషాభ్యనూక్త విధాయ లోకాన్ విధాయ భూతాని విధాయ సర్వాః ప్రతిశోదిశశ్చ ప్రజాపతిః ప్రసమజారితస్య ఆత్మనాత్మానమభిసంవివేశేతి సర్వమేవేదమాప్త్వా సర్వమవరుధ్య తదేవాను ప్రవిశతి య ఏవం వేద చతుష్టయ ఆపో గృహ్ణాతి చత్వారి వా అపాగుం రూపాణి మేఘో విద్యతే స్తనయిత్నుర్వృష్టిః తాన్యేవరుంధే ఆతపతి వర్ష్యా గృహ్ణాతి తాః పురస్తాదుపదధాతి ఏతా వై బ్రహ్మవక్షస్య ఆపః ముఖత ఏవ బ్రహ్మవక్ష సమవరుంధే తస్మాన్ముఖతో బ్రహ్మవక్షసితర ఊప్యా గృహ్ణాతి తాదక్షిణత ఉపదధాతి ఏతావీ తేజస్వినీరాపః తేజ ఏవాశ్చ దక్షిణతో దధాతి తస్మాద్దక్షిణోర్ధస్తేజస్వితర స్థావరా గృహ్ణాతి తాః పశ్చాదుపదధాతి ప్రతిష్ఠిరా వై స్థావరాః పశ్చాదేవ ప్రతిష్ఠతి వహంతీర్గృహ్ణాతి తావుత్తరత ఉపదధాతి మోజసా వా ఏతా వహంతీరివోద్యతీరివ ఆకోజతీరివ ధావంతీ వోజగేవాస్యోత్తరతో దధాతి తస్మాదుత్తరోద్ధవోజస్పితర సంభార్యా గృహ్ణాతి తామధ్యముపదధాతి ఇయం వై సంభార్యాః అస్యామేవ ప్రతిష్ఠతి పల్వల్యా గృహ్ణాతి తావుపరిష్టాదుపాదధాతి అసౌ వై పల్వల్యాః అముష్యామేవ ప్రతిష్ఠతి దిక్షూపదధాతి దిక్షు వా ఆపః అన్నం వా ఆపః అధ్యో వా అన్నం జాగతే యదేవాధ్యోన్నం జాగతే తదవరుంధే తం వా ఏతమరుణా కేతవో వా దర్శనాదిశయో చిన్వన్ తస్మాదారుణ కేతుకః తదేశాభ్యనూక్తా కేతవో అరుణాశశ్చ ఋషయో వా దర్శనాః ప్రతిష్ఠాగుంశతధాహి సమాహితాసో సహస్రధాగతమితి శతశశ్చైవ సహస్రశశ్చ ప్రతిష్ఠతి ఏతమగ్నిం చినుతే యగుచైనమేవం వేద జానదగ్నీముత్తర వేదీం ఖాత్వా అపాం పూరయతి అపాగం సర్వత్వాయ పుష్కర పర్ణగం రుక్మం పురుషమిత్యుపదధాతి తపో వై పుష్కర పర్ణం సత్యగం రుక్మ అమృతం పురుష ఏతావద్వాస్తి యావదేతతే యావదేవాస్తి తదవరుంధే కూర్మముపదధాతి అపామేవ మేధమవరుంధే అసో స్వర్గస్య లోకస్య సమష్టి ఆపమాపామపసర్వా అస్మాదస్మాదితోముత అగ్నిర్వాయుశ్చ సూర్యశ్చ సహసం చ స్కరద్ధియాగితి వాయువశ్వాదశ్మిపదయః లోకం వృణచ్ఛిద్రం వృణ యాస్తిస్రః పరమజాః ఇంద్రఘోషావో వసుభిరేవాహ్యేవేతి పంచచితయముపదధాతి పాంతోగ్నిః యావానేవాగ్నిః సంచినుతే లోకం వృణయా ద్వితీయాముపదధాతి పంచపదావీ విరాట్ తస్యావా ఇయం పాద అంతరిక్షం పాద ద్యోః పాద దిశ పాద పరోరజాః పాద విరాజ్యేవ ప్రతిష్ఠతి య ఏతమగ్నిం చినుతే యవుచైనమేవం వేద అగ్నిం ప్రణీయోపసమాధాయ తమభితగేత అభీష్టగావుపదధాతి అగ్నిహోత్రే దర్శపూర్ణమాసయో పశుబంధే చాతుర్మాస్యేషు అథో ఆహు సర్వేషు యజ్ఞక్రతుష్విది అసహస్మాహారుణస్వాయంభువ సావిత్రస్సర్వోగ్నిరిత్యననుషంగం మన్యామహే నానావా ఏతేషాం వీర్యాణి కమగ్నిం చినుతే సత్రియమగ్నిం చిన్వానః కమగ్నిం చినుతే సావిత్రమగ్నిం చిన్వానః కమగ్నిం చినుతే నాచికేతమగ్నిం చిన్వానః కమగ్నిం చినుతే చాదుర్హోత్రియమగ్నిం చిన్వానః కమగ్నిం చినుతే వైశ్వసుజమగ్నిం చిన్వానః కమగ్నిం చినుతే ఉపాణువాక్యమాశుమగ్నిం చిన్వానః కమగ్నిం చినుతే హిమమారుణకేతుకమగ్నిం చిన్వానగితి వృషా వా అగ్నిః వృషాణౌ సగ్స్ఫాలయేత్ అన్యేతాశ్చ యజ్ఞః తస్మాన్నానుషజ్యః సోత్తర వేదిషు క్రతుషు చిన్వీత ఉత్తర వేద్యాగస్యగ్నిశ్చీయతే ప్రజాకామశ్చిన్వీత ప్రజాపత్యో వా ఏషోగ్నిః ప్రజాపత్యాః ప్రజాః ప్రజావాన్ భవతి ఏవం వేద పశుకామశ్చిన్వీత సంత్యానం వా ఏతత్ పశూనాం యదాపః పశూనామేవ సంత్యానేగ్నిం చినుతే పశుమాన్ భవతి ఏవం వేద వృష్టికామశ్చిన్వీత ఆపో వై వృష్టిః పర్జన్యో వర్షుకో భవతి య ఏవం వేద ఆమయావీ చిన్వీత ఆపో వై భేషజం దేశజమేవాస్మై కరోతి సర్వమాజరేతి అభిజరగ్గశ్చిన్వీత వజ్రో వా ఆపః వజ్రమేవ భ్రాతృవ్యేభ్యః ప్రహరతి శృణుత ఏనం తేజస్కామో విషస్కామః బ్రహ్మవచ్చసకామస్వర్గకామశ్చిన్వీత ఏతావద్వాస్తి యావదేతతే యావదేవాస్తి తదవరుంధే తస్యేతద్వతం వర్షతి నధావేత్ అమృతం వా ఆపః అమృతస్యానంతరిత్యై తాప్సమూత్రపురీషం కురియాత్ ననిష్ఠీవేత్ న వివసన స్నాయాత్ గుహ్యో వా ఏషోగ్నిః ఏతస్యాగ్నేరణతిదాహాయ న పుష్కర పర్ణా నిహిరణ్యం వాధితిష్ఠేత్ ఏతస్యాగ్నేరణభ్యారోహాయ నకోర్మస్యాష్ణీయాత్ నోదకస్యాఘాతుకాన్యేన మోదకాన్ని భవంతి అఘాతుకా ఆపః ఏతమగ్నిం చినుతే యవుచైనమేవం వేద ఇమానుగం భువనాదీశధేమ ఇంద్రశ్చ విశ్వేచ దేవాః యజ్ఞం చ నస్తన్వం చ ప్రజాం చ ఆదిత్యైరిందః సహసీష ధాతు ఆదిత్యైరిందః సగణో మరుద్భిః అస్మాకం భోత్పవితాతనూనాం ఆప్లవస్వ ప్రప్లవస్వ దాండీభవజమాముహుః సుఖాదీన్ దుఃఖ నిధనాం ప్రతిముంచ స్వస్వాం పురం మరీచయ స్వాయంభువాః తే శరీరాన్యకల్పయన్ తేతే దేహం కల్పయంతు మాజతే క్షాస్మదీరిషతే ఉత్తిష్ఠతమా సప్త అగ్నిమిచ్ఛద్భం భారతాః రాజ్ఞః సోమస్య దృప్తాసః సూర్యేణ సగిజోషసః యువాసువాసాః అష్టాచక్రాణవద్వారా దేవానాం పూరయోధ్యా తస్యాగం హిరణ్మయః కోశః స్వర్గో లోకో జ్యోతిషావృతః యో వీతాం బ్రహ్మణో వేద అమృతేనావృతాం పురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మా చ ఆయుః కీర్తిం ప్రజాం దదుః విభ్రాజమానాగుం హరిణీం యశసా సంపరీవృతాం పురగం హిరణ్మయీం బ్రహ్మా వివేశా పరాజితా పరాంగేత్యజ్జామగీ పరాంగేత్యనాశకీ ఇహ చాముత్రజాన్వేతి విద్వాన్ దేవాసురానుభయాన్ యత్కుమారీ మంత్రగతే యద్యోషిద్యత్పతివ్రతా అరిష్టం యత్కించ క్రియతే అగ్నిస్తదను వేదతి అశితా శస్త్రిశాశ్చ యజ్వానో యేత్య యజ్వనః సరియం తోనాపేక్షంతే ఇంద్రమగ్నిం చ యే విదుః సికతా ఇవ సంయంతి రశ్మిభిః సముదీరితాః అస్మాల్లోకాదముష్మాచ్చ ఋషిభిరతాత్ వృష్ణిభిః అపేదవీతపి చ సత్పతాతః ఏత్రస్థపురాణాగే జనూతనాః అదాదిని యమోవసానం పృథివ్యాః అహోభిరద్భిరక్తభిర్వ్యక్తం యమో దదాత్మవసానమస్మై రుమనంత నృపాత్మర్యః అగిష్టాయ చ కిష్టజాః కుమారీషు కనీనీషు జారిణీషు జయే హితాః రేతః పీతా ఆండపీతాః అంగారేషు జయే హుతాః ఉభయాన్ పుత్రపౌత్రగాన్ వివేహం యమరాజగాన్ శతమిన్ను శరదః అదో యద్బ్రహ్మ విలవం పితృణాం చ యమస్య చ వరుణస్యాశ్వినో రగ్నేః మరుతాం చ విహాయసాం కామ ప్రయమణం మే అస్తు సత్యేవాస్మి సనాతనః ఇతి నాగో బ్రహ్మిశవో రాయోధనం పుత్రానాపో దేవీ రిహాహితా విశీష్ణీం గృద్ధశీష్ణీం చ అపేతో నిరృతిగుంహసః పరిపాదగ్రిశ్వేతగుక్షం నిజంఘగుం సగలోదరం శతానువాచ్యాయుజాసః అగ్నేనాశయ సందృశః ఈర్ష్యాసూయే బుభుక్షా మన్యుం కృత్యాం చ దీధిరే ససేన కిగుం శుకావతా అగ్నేనాశయ సందృశః పర్జన్యాయ ప్రగాయత దివస్పుత్రాయ మీషుషే సనో యవసమిచ్ఛదు ఇదం వచః పర్జన్యాయ స్వరాజే రథో అస్వం తరంతద్యయోత మయోభూర్వాతో విశ్వకృష్టయ సంత్వస్మే సుపిప్పలావోషధీర్దేవగోపాః నోగద్భమోషధీనాం కమాం కృణోత్యర్వతాం పర్జన్యః పురుషీణాం పునర్మామైత్మింద్రియం పునరాయుః పునర్భగః పునర్బ్రాహ్మణమైతుమా పునర్ద్రవిణమైతుమా యన్మేద్యరేతః పృథివీమస్కాన్ యదోషధీరప్యసరద్యదాపః ఇదం తత్పునరాదదే దీర్ఘాయుత్వాయ వచ్చసే యన్మేరేతః ప్రశిచ్యతే యన్వ ఆజాయతే పునః తేన మామృతం కురు తేన సుప్రజసం కురు అభ్యస్తిరోధాజాగత తమ వైశ్రవనస్తదా తిరోధే హి సపత్నాన్నః ఏ అపోష్టంతి కేచన పాష్ట్రీం మాయాం వైశ్రవణః తథగం సహస్రబంధురం పురుశ్చక్రగం సహస్రాశ్వం ఆస్థాయాయాహినో బలిం యస్మై భూతాని బలిమావహంతి ధనంగావో హస్తి హిరణ్యమశ్వాన్ హసామసు మతౌ యజ్ఞియస్య శ్రియం బిభ్రతోన్నముఖీం విరాజం సుదర్శనే చక్రౌంచే చ మైనాగే చ మహాగిరౌ సతద్వాట్టారగమంతా సగుంహార్యన్నగరంతవ ఇతి మంత్రాః కల్పోతవోర్ధ్వం యది బలిగుం హరేత్ హిరణ్యనాభగే విదదయే కౌబేరాయాయం బలిః సర్వభూతాధిపతయే నమగితి అసవలిగుం హృత్వోపతిష్ఠేత క్షత్రం క్షత్రం వైశ్రవణః బ్రాహ్మణావయజ్ఞస్మః నమస్తే అస్తు మామాహిగుంసీః అస్మాత్ప్రవిశ్యాన్నమధీతి అసనమగ్నిమాదధీత యస్మిన్నేతత్కర్మ ప్రయుంజీత తిరోధాభూః తిరోధాభువః తిరోధాస్వః తిరోధాభూర్భువస్వః సర్వేషాల్లోకానామాధిపత్యేసీదేతి అసతమగ్నిమిన్ధీత యస్మిన్నేతత్కర్మ ప్రయుంజీత తిరోధాభూస్వాహా తిరోధాభువస్వాహా తిరోధాస్వస్వాహా తిరోధాభూర్భువస్వస్వాహా యస్ ತಸ್ಮಿನ್ನಶ್ಚ ಕಾಲೇ ಸರ್ವಾ ಆಹುತೀರ್ಹುತಾ ಭವೇಯುಃ ಅಪಿ ಬ್ರಾಹ್ಮಣ ಮುಖೀನಾಃ ತಸ್ಮಿನ್ನನ್ನಃ ಕಾಲೇ ಪ್ರಯುಂಜೀತ ಪರಸುಪ್ತ ಜನಾದ್ವೇಪಿ ಮಾಸ್ಮ ಪ್ರಮಾದ್ಯಂತಮಾಧ್ಯಾಪಯೇತ್ ಸರ್ವಾರ್ಥಾ ಸಿದ್ಧ್ಯಂತೆ ಯ ಏವಂ ವೇದ ಕ್ಷುದ್ಧ್ಯನ್ನಿದಮಜಾನತಾಂ ಸರ್ವಾರ್ಥಾನ ಸಿದ್ಧ್ಯಂತೆ ಯಸ್ತೆ ವಿಘಾತುಕೋ ಭ್ರಾತ ಮಮಾಂತರಹೃದಯೇ ಶ್ರಿತಃ ತಸ್ಮ ಇಮಮಗ್ರಪಿಂಡಂ ಜುಹೋಮಿ ಶಮೇಯೇರ್ಥಾನ್ಮಾ ವಿವಧೀತ್ ಮಯಿ ಸ್ವಾಹಾ ರಾಜಾಧಿರಾಜಾಯ ಪ್ರಸಖ್ಯ ಸಾಹಿನೇ ನಮೋ ವಯಂ ವೈ ಈಶ್ವವನಾಯ ಕುರುಮಹೇ ಸಮೇ ಕಾಮಾನ್ ಕಾಮ ಕಾಮಾಯ ಮಹ್ಯಂ ಕಾಮೇಶ್ವರೋ ವೈ ಈಶ್ವವನೋ ದದಾತು ಕುಬೇರಾಯ ವೈ ಶ್ರವಣಾಯ ಮಹಾರಾಜಾಯ ನಮಃ ಕೇತವೋ ಅರುಣಾಸಶ್ಚ ಋಷಯೋ ವಾದರಶನಾಃ ಪ್ರತಿಷ್ಠಾಕುಂ ಶತಧಾಹಿ ಸಮಾಹಿತಾಸೋ ಸಹಸ್ರಧಾಗಸಂ ಶಿವಾನಶ್ಶಂತಮಾಭವಂತು ದಿವ್ಯಾ ಆಭವೋಷಧಯಃ ಸಮಡೀಕಾ ಸರಸ್ವತೀ ಮಾ ದೇವ್ಯೋಮ ಸಂದೃಶಿ ಸಂವತ್ಸರಮೇತದ್ವ್ರತಂ ಚರೇತ್ ದ್ವೌ ವಾ ಮಾಸೌ ನಿಯಮಃ ಸಮಾಸೇನ ನಸ್ಮಿನ್ ನಿಯಮ ವಿಶೇಷಾಃ ತ್ರಿಶವನಮುದಕೋಪಸ್ಪರ್ಶಿ ಚತುರ್ಥ ಕಾಲ ಪಾನ ಭಕ್ತ ಸ್ಯಾತ್ ಅಹರ ಹರ್ವಾ ಭೈಕ್ಷಮಶ್ನೀಯಾತ್ ಔದುಂಬರೀಭಿಃ ಸಮಿದ್ಭಿರಗ್ನಿಂ ಪರಿಚರೇತ್ ಪುನರ್ಮಾ ಮೈತ್ಪಿಂದ್ರಿಯಮಿತ್ಯೇತೇನಾನುವಾಕೇನ ಉದ್ಧೃತ ಪರಿಭೂತಾಭಿರದ್ಭಿಃ ಕಾರ್ಯಂ ಕುರುಭೀತ ಅಸಂಶಯವಾನ್ ಅಗ್ನಗೇ ವಾಜವೇ ಸೂರ್ಯಾಯ ಬ್ರಹ್ಮಣೇ ಪ್ರಜಾಪತಯೇ ಚಂದ್ರಮಸೇ ನಕ್ಷತ್ರೇಭ್ಯಃ ಋತುಭ್ಯಃ ಸಂವತ್ಸರಾಯ ವರುಣಾಯಾರುಣಾಯೇತಿ ವ್ರತ ಹೋಮಾಃ ಪ್ರವರ್ಗ್ಯವದಾದೇಶಃ ಅರುಣಾಃ ಕಾಂಡ ಋಷಯಃ ಅರಣ್ಯೇ ಧೀರನ್ ಭದ್ರಂ ಕರ್ಣೇಭಿರಿತಿ ದ್ವೇಜ ಭಿತ್ವಾ ಮಹಾನಾಂನೀಭಿರುದಕಗುಂ ಸಗ್ ಸ್ಪರ್ಶ್ಯ ಸಮಾಚಾರ್ಯೋ ದದ್ಯಾತ್ ಶಿವಾನಶ್ಶಂತಮೇತ್ಯೋಷಧೀರಾಲಭತೆ ಸುಮೃಡೀಕೇತಿ ಭೂಮಿಂ ಏವಮಪವರ್ಗೇ ಧೇನುರ್ದಕ್ಷಿಣಾ ಕಗುಂ ಸಂವಾಸಶ್ಚ ಕ್ಷೌಮಂ ಅನ್ಯದ್ವಾ ಶುಕ್ಲಂ ಯಥಾಶಕ್ತಿ ವಾ ಏವಗ್ಸ್ವಾಧ್ಯಾಗಧರ್ಮೇಣ ಅರಣ್ಯೇ ಧೀಯೀತ ತಪಸ್ವೀ ಪುಣ್ಯೋ ಭವತಿ ತಪಸ್ವೀ ಪುಣ್ಯೋ ಭವತಿ ಹರಿಃ ಓಂ.